ఉన్నటువంటి ఉండే ఓ సాంగ్ బై కార్తిక్ అండ్ చిన్మయ్, ఐ అబ్సల్యూట్లీ లవ్ బోత్ ఆఫ్ దెమ్. ఉమా నా అబ్బాయి, పల్లవి నా అమ్మాయి ఎలా కలిశారు, వాళ్ళిద్దరు ఎలా ప్రేమలో పడ్డారు అనేది ఆ సాంగ్. టు లిసన్ టు ఆల్ ది బ్యూటిఫుల్ సాంగ్స్ ఇన్ నిన్ను కోరి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాంగో మ్యూజిక్. నువ్వెచ్చిన ధైర్యం ఎంత బాగుంటే లైఫ్ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది. జీడిపప్పు ఉప్మా టేస్ట్ చేసి ఎలా ఉందో టెక్స్ట్ చేయి. Good day.